ఇప్పుడు నేను చదవబోతున్న పుస్తకం ఐజాక్ అసిమోవ్ గారిచే వ్రాయబడి డాక్టర్ వి శ్రీనివాస చక్రవర్తి గారిచే తెలుగులోనికి అనువాదం చేయబడిన భూకంపాలు. ఈ పుస్తకంలో మొత్తం 6 అంశాలు ఉన్నాయి. 1 దేవుళ్ళు వాతావరణం, 2 తరంగాలను కనుక్కోవడం, 3 భూగర్భంలో, 4 కొట్టుకుపోయే ఖండాలు, కుంజించుకుపోయే ప్రపంచం, 5 కదిలే ఫలకాలు, 6 మనం ఏం చేయగలం. ఈ ప్రపంచంలో ఏదైనా స్థిరంగా నిశ్చలంగా ఉంది అంటే అది మనను మోస్తున్న ఈ భూమే. మనం కదులుతాం, గాలి వీస్తుంది, సముద్రం అలలతో కల్లోలంగా ఉంటుంది, కానీ మనను భరించే ఈ భూమి మాత్రం ఎప్పుడూ చెక్కు చెదరకుండా నిశ్చలంగా ఉంటుంది. కానీ ఎప్పుడునా కాదు, అప్పుడప్పుడు ఉన్నట్టుండి ప్రపంచంలో ఎక్కడో అక్కడ భూమి కంపిస్తుంది, దద్దరిల్లుతుంది, నేల బీటలు వారుతుంది, నీటి గొట్టాలు, గ్యాస్ గొట్టాలు బద్దలవుతాయి, కరెంటు తీగలు తెగుతాయి, భవంతులు కూలుతాయి, మనుషులు అందులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతారు. కానీ క్షణంలో అంతా మళ్ళీ సర్దుకుంటుంది. దీనినే భూకంపం అంటారు. కొన్నిసార్లు భూకంపం సముద్రంలో కూడా రావచ్చు. దాని మీద నీరు అలజడిగా కదులుతుంది. ఓ పెద్ద తరంగం ఉద్భవిస్తుంది. ఆ అల సముద్రం ఉపరితలం మీద ప్రయాణిస్తూ తీరాన్ని చేరుతుంది. కొన్నిసార్లు ఆ తరంగం ఓ ఓడరేవునో నదీ ముఖాన్నో ప్రవేశించవచ్చు. తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ అల ఉవ్వెత్తున ఇంకా ఇంకా పైకి లేస్తుంది. తీరాన్ని చేరేసరికి ఆ కెరటం కదిలే రాకాసి నీటి గోడల తీరం మీద విరుచుకుపడి అందిన వారిని అందినట్టు ముంచేస్తుంది. అలాంటి ఎత్తైన కెరటాన్నే టైడల్ వేవ్ అంటారు. నిజానికి మామూలు కెరటాలకి దీనికి మధ్య సంబంధం లేదు. దానికి సునామీ అనే జపనీస్ పేరే సార్థకమయ్యింది. సునామీ అంటే రేవు కెరటం అని అర్థం. భూకంపం కానీ సునామీ కానీ 5 నిమిషాలే ఉండవచ్చు, కానీ అది హఠాత్తుగా హెచ్చరిక లేకుండా వస్తుంది. జనాభా హెచ్చుగా ఉండే ప్రాంతంలో రావచ్చు. కేవలం 5 నిమిషాలలో వందలు వేల సంఖ్యలో జననష్టం కలగవచ్చు. ఏ ఇతర ప్రకృతి వైపరీత్యము అంతమంది జనాన్ని అంత తక్కువ సమయంలో పొట్టను పెట్టుకోదు. మనిషికి భూకంపాలతో పరిచయం అనాదిగా వస్తోంది. భూమి పుట్టిననాటి నుండి భూకంపాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. భూకంపంలో కానీ సునామీలో కానీ బతికి బట్టకట్టిన వారు ఎవరూ ఆ అనుభవాన్ని మరచిపోలేరు. కానీ అసలు ఈ భూకంపాలు ఎందుకు వస్తాయో మాత్రం మనుషులకి చాలా కాలం వరకు తెలియదు. ప్రాచీన కాలంలో భూకంపాలు ఏదో దేవత క్రోధానికి సంకేతం అనుకునేవారు. అంతలా భూమిని కంపింపజేసే శక్తి మరి దేనికి ఉంటుంది? సముద్రదేవత అయిన పొసైడాన్ భూకంపాలకి కూడా దేవతే అనుకునేవారు ప్రాచీన గ్రీకులు. ఆ దేవత తన త్రిశూలాన్ని కోపంగా ఝళిపించినప్పుడు సముద్రం పోటెక్కి భూమి కంపిస్తుందట. అందుకే గ్రీకులు ఆ దేవతకి పొసైడాన్ అని పేరు పెట్టారు. ఆ మాటకి అర్థం భూమిని కదిలించేవాడు అని. ప్రపంచం పటాపంచలు కాకుండా ఏదో శక్తి బంధించి ఉంటుందని ప్రాచీనులు నమ్మేవారు. ఏ దేవతో లేదా ఏ రాకాసు జంతువులో భూమిని మోస్తూ ఉంటాయని ఊహించుకునేవారు. అప్పుడప్పుడు ఆ భూభారాన్ని మోసే దేవత అలసిపోయి బరువుని ఒక భుజం నుండి మరో భుజం మీదకి మార్చుకుంటాడట. అది జరిగినప్పుడు భూకంపం వస్తుందట.